నమ్మకం 11వది. ప్రత్యక్ష అనుభవంపై ఉన్న నమ్మకం మనస్సుకు స్పష్టతను చేకూరుస్తుంది. అది ప్రపంచంలో వస్తువులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి, జీవిత అజ్ఞాత స్థాయిలోకి చొచ్చుకుని పోవడానికి అవసరం. అటువంటి నమ్మకాన్ని మనం ప్రశ్నించలేము. కానీ గుడ్డి నమ్మకం ఎల్లప్పుడూ నిశ్చితంగా పరిశీలింపబడుతుంది. దేవునిపై నమ్మకం దేవుని ఉనికిని ప్రతిక్షణం అనుభవిస్తుండడం రెండు భిన్నమైన విషయాలు. సత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించే ముందు దేవుడు ఉన్నాడని వ్యక్తి నమ్మవచ్చు, కానీ ఆ నమ్మకం అసంపూర్ణంగా ఉండిపోవడం. నిజమైన విశ్వాసాన్ని నమ్మకం అంటారు. అది ప్రత్యక్ష అనుభవం తర్వాత వస్తుంది. ప్రత్యక్ష అనుభవంతో వచ్చే నమ్మకం సాధకంలో ఒక భాగమైపోతుంది. తల్లి బిడ్డను ఎలాగైతే సంరక్షిస్తుందో ఆ నమ్మకం సాధకుణ్ణి అలా రక్షిస్తుంది. సత్యమన్న పునాదిపై నిర్మించబడ్డ నమ్మకం మానవునికి బలాన్నిచ్చు ఒక మూలస్థానం. తర్కము సమర్థంచే ఖండింపబడిన సత్యం యొక్క ప్రత్యక్ష అనుభూతిపై ఆధారపడ్డ విశ్వాసం శ్రద్ధ లేక నమ్మకంగా పిలువబడుతుంది. అటువంటి నమ్మకం కలుగు చేయడానికి చాలా కాలం పడుతుంది. మాటిమాటికి వచ్చ అనుభవం నమ్మకంపై పరిపూర్ణతకు దోహదం చేస్తుంది. సత్యం యొక్క ప్రత్యక్ష అనుభూతి అన్ని అనుమానాలను తొలగించి సాధకుణ్ణి ఒక ఖచ్చితమైన భావ్యతకు దారి చెప్పుతుంది. అటువంటి భావ్యక్యం వ్యక్తిలో ఒక విడదీయలేని భాగం అయిపోతుంది. జ్ఞానం గట్టిదై వ్యక్తి ఇతరుల వద్ద నుండి దాని నిజానిజాలు తెలుసుకోవడంలో అవసరం చెందడు. ఆయనకు తెలుసునని తెలుసు. అటువంటిది ఆయన నమ్మకం. ఈ నమ్మకాన్ని ఆధారం చేసుకొని అన్వేషణ ప్రారంభించి తన గమ్యాన్ని చేరుతాడు. దేవునిపై ఉట్టే అభిప్రాయం చాలా రకాలైన ఆశాభంగాలకు దారి తీయవచ్చు. దేవునిపై నమ్మకం దేవుని వద్దకు దారి తీస్తుంది.